జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత మనుష్మోతిమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమాం స్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం సరస్వతి అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్తనిధనాన్యేవా తత్ర కా పరిదేవనా. సో తత్రకా పరిదేవన, జీవితంలో వేటి వేటి గురించి అయితే మనం శోకిస్తామో ఆ శోకమునకు హేతు ఏమీ లేదు. హేతువు లేకుండా శోకించటాన్ని అజ్ఞానము అంటారు. చిన్నపిల్లవాడు దుఃఖిస్తూ ఉంటాడు, కానీ తల్లికి తల్లి దుఃఖించదు. నిజంగా ఇప్పుడు అక్కడ నిజంగా హేతు ఉన్నట్లయితే తల్లి కూడా దుఃఖిస్తుంది. చిన్నపిల్లవాడు ఏడవడానికి హేతు ఉందనుకోండి, తల్లి కూడా దుఃఖిస్తుంది. ఇప్పుడు దెబ్బ తగిలి ఏడు, రక్తం కారుతోంది, దెబ్బ తగిలింది రోడ్డు మీద పడి దెబ్బ కొట్టుకొచ్చాడు, రక్తం కారుతోంది, ఏడుస్తుంటే తల్లి ఏడవదు, కానీ వారికంటే ఎక్కువ దుఃఖాన్ని తల్లి పొందుతుంది. ఎందుకని? దెర్ ఈజ్ అ రీజన్ ఫర్ యాంగ్విష్. కానీ వాడు నిష్కారణంగా ఏడు కడుపుకుండా పాలు తాగేసి ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు తల్లి ఏం చేస్తుందంటే పట్టించుకోదు, షీ డజన్ కేర్, బికాజ్ షీ నోస్ దట్ దెర్ ఈజ్ నో రీజన్ ఫర్ క్రయింగ్. సో ఈ జీవితంలో మనం వేటి వేటి కోసం దుఃఖిస్తామో వాటి విషయంలో మహాత్ముల యొక్క దృష్టికోణం ఆ విధంగానే ఉంటుంది. సో అపరిహార్య కాపరిదేవన, వాట్ ఈస్ దేర్ టు క్రై అబౌట్, వాట్ ఈస్ దేర్ టు ఫీల్ యాంగ్విష్ అబౌట్ ఇట్, దెర్ ఈజ్ నో సచ్ థింగ్. సో అదావంతే చెయ్యన్నాస్తి వర్తమానే చ తత్తథ, ఆదిలో లేదు అంతంలో లేదు, అవ్యక్తాదీని మధ్యాన్ని కదా, వర్తమానంలో కూడా లేనట్టే లెక్క ఊరికే కనపడుతూ ఉంటుంది. ఇంకా కనపడిదే కానీ ప్రతీయమానమే కానీ ఉన్నదాంతో సమానం కాదు. ఉన్నదాని గురించి దుఃఖించాలి కానీ కనపడేదాని గురించి దుఃఖించటం ఎందుకు? సో తర్వాత అపరిహార్యమైనప్పుడు దుఃఖించడం అవసరం. దట్ విచ్ యూ కెనాట్ చేంజ్, దాని గురించి దుఃఖించడం అవసరం. ఉదాహరణకి దీనికి ఒక మహాత్ములు దృష్టాంతం ఇచ్చారు. మీరు నిద్ర లేవగానే నోరంతా కూడా చాలా అదో రకంగా ఉంటుంది. మీరు బ్రష్ చేసుకుంటే కానీ ఆ ఇబ్బంది చాలా కష్టంగా ఉంటుంది. దాని గురించి దుఃఖిస్తారా? దుఃఖించరా. ఎందుకని? అపరిహార్యం అది. హూ లైక్స్ దట్? నోబడి లైక్స్ ఇట్. కొంతమంది అలాగే కాఫీ తాగుతారు, అది చాలా కఠినమైన విషయం. నోబడి లైక్స్ ఇట్, దట్స్ వై యు బ్రష్. సో వీ డోంట్ లైక్ ఇట్ బట్ వీ డోంట్ క్రై అబౌట్ ఇట్. ఎందుకని? అపరిహార్యం అంతే. అలాగే ఈ వేసవకాలంలో ఎండలోంచి వచ్చినప్పుడు ఒళ్ళంతా కూడా స్వెట్ అది ఉంటుంది, చాలా సందర్భంగా ఉంటుంది, ఏమీ అనుకూలంగా ఉండదు. హూ లైక్స్ ఇట్? నోబడి లైక్స్ ఇట్ బట్ వీ డోంట్ క్రై అబౌట్ ఇట్. సపోజ్ సంబడి ఈజ్ క్రయింగ్ అబౌట్ వెదర్ ఆల్సో. నేను ఈ మాట అమెరికాలో చెప్పాను, ఆర్ యూ పీపుల్ కన్సర్న్డ్ అబౌట్ వెదర్ ఆర్ నాట్ అని అడిగా. అని అడిగితే వాళ్ళు దే స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ ఇట్. ఇప్పుడు దే హ్యావ్ టు ఆన్సర్ మై క్వశ్చన్. అంటే నేను చెప్పిన నేను వాళ్ళు ఎవరిని అడిగారంటే హౌ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్, అంటే నాకేమనిపిస్తోందంటే మీరందరూ కూడా వెదర్ గురించి హైలీ కన్సర్న్డ్ అని నాకు అనిపిస్తోంది అని చెప్పాను. అంటే హౌ డూ యూ నో అని అడిగారు. బికాజ్ యూ హ్యావ్ ఎ వెదర్ ఛానల్. వెదర్ ఛానల్ టీవీ ఛానల్ అండి, వెదర్ ఛానల్. మీకు ఆశ్చర్యం ఏంటో తెలుసా, సిఎన్ఎన్ ఛానల్ ఈజ్ నాట్ డూయింగ్ సో వెల్ ఎకనామికల్లీ. ఫాక్స్ న్యూస్ ఛానల్ వాజ్ నాట్ డూయింగ్ సో వెల్, బట్ వెదర్ ఛానల్ ఈజ్ డూయింగ్ వెల్. రియల్లీ. అండ్ సో అక్కడ వెదర్ మీద ఎలాగైతే ఇప్పుడు మీరు మార్కెట్కి వెళ్తున్నారనుకోండి, మీ డ్రెస్ సరిగ్గా ఉందో లేదో చూసుకుంటారా చూసుకోరా? జేబులో పైసలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుంటారా? పర్సు ఇలా చూసుకుంటారా చూసుకోరా? అలాగే వెదర్ కూడా చూసుకుంటూ ఉంటారు వాళ్ళు కూర్చోండి. సో దే ఆర్ పర్మనెంట్లీ కన్సర్న్డ్ అబౌట్ వెదర్. ఇండియాలో వెదర్ గురించి వీఆర్ నాట్ కన్సర్న్డ్. మనకి ఏదో హాట్గా ఉంటుంది, అప్పుడప్పుడు చల్లబడుతూ ఉంటుంది, మొత్తం మీద హాట్గానే ఉంటుంది సంవత్సరం అంతా కూడా. వీఆర్ నాట్ దట్ మచ్ కన్సర్న్డ్. కానీ వాళ్ళు హైలీ కన్సర్న్డ్ అబౌట్ వెదర్. సో వెదర్ గురించి దుఃఖించే ఉపయోగం ఏమిటండి? అపరిహార్యమైన విషయంలో నేను ఐఎమ్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ వెదర్. ఎందుకు ఎందుకు కన్సర్న్ పెట్టుకుని ఉపయోగం ఏమిటి వెదర్ గురించి? వెదర్ని చేంజ్ చేయగలరా మీరు? యూ కెనాట్ చేంజ్ ఇట్. ది బెస్ట్ యూ కెన్ ప్రెడిక్ట్ ఇట్, బట్ యూ కెనాట్ చేంజ్ ఇట్. సో ఎనీవే, ఆ విధంగా వెదర్ గురించి దుఃఖించటం అనవసరం. అపరిహార్యమైన విషయంలో క్యా పరిదేవన, వాట్ ఈస్ దేర్ టు క్రై అబౌట్ ఇట్? దట్ వాస్ ది టాపిక్. భాష్యం చూస్తున్నాము. తథా చోక్తం అదర్శనాదాపతితః పునశ్చాదర్శనంగత నాసౌ తవ నతస్యత్వం వృథాకా పరిదేవన ఇతి. సో మహాభారతం స్త్రీ పర్వంలో అధికంగా దుఃఖిస్తున్నటువంటి ధృతరాష్ట్ర మహారాజుని ఉద్దేశించి విదురుడు అంటున్నాడు, ఎవరి గురించి దుఃఖిస్తున్నావయ్యా నువ్వు? నువ్వు ఎవరి గురించి దుఃఖిస్తున్నావో, ఏ వ్యక్తి గురించి దుఃఖిస్తున్నావో, ఆ వ్యక్తి అదర్శనాత్ ఆపతిత. అదర్శనం అంటే డార్క్నెస్. ఈ కే ఆపతిత అంటే వచ్చి పడినాడు. మన జీవితంలోకి వచ్చి పడ్డాడు వీడు. ఈ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు ఏమో విడున్నాం. ఇప్పుడు సపోజ్ మీరు రైలు ఎక్కారు, రైలు ఎక్కితే ఒక ఆయన కనపడ్డాడు, పరిచయం అయ్యాడు. పరిచయం అయితే అయ్యా మీరు ఎవరంటే నేను ఫలానా కంపెనీలో నేను ఆఫీసర్ని అని చెప్తాడు. చెప్తే మీరు ఓహో అనుకుంటారు, కానీ డూ యూ రియల్లీ నో హిజ్ ఎంటైర్ ప్యాస్ట్ ఆర్ వాట్? జస్ట్ హియర్ సే. అతను చెప్పింది విని దెర్ ఇస్ నో రీజన్ టు డౌట్ ఇట్, సో యూ టేక్ ఇట్ లైక్ దాట్. అంతేగాని అదేదో పెద్ద జ్ఞానము మీరు తెలిసేసుకున్నాను. ఏమిటి తెలుసుకున్నారు? ఏమిటి తెలిసింది? అక్కడ ఏమీ తెలియలేదు. హీ సెడ్ సంథింగ్ అండ్ యూ అండర్స్టూడ్ వాట్ హీ సెడ్. బట్ సార్ యూ ఆర్ నాట్ వైజర్. విజ్డమ్ ఏమీ ఇంక్రీజ్ అవ్వలేదు. దే ఏమీ కొత్తగా తెలిసింది ఏమీ లేదు. ఇంకా అలా అనిపిస్తూ ఉంటుంది మనకి. ఇన్ఫర్మేషన్కిను నాలెడ్జ్కి మధ్యన తేడా తెలియకపోవడం చేత మనకు అలా అనిపిస్తుంది. సమ్ ఇన్ఫర్మేషన్, అది దట్ ఇన్ఫర్మేషన్ డజంట్ మేక్ యూ వైజర్, డజంట్ ఇంప్రూవ్ యువర్ సిచ్యువేషన్, డజంట్ మేక్ యూ లెస్ కన్సర్న్డ్, లెస్ అన్హ్యాపీ, లెస్ ఫ్రైటెండ్. ఏ రకమైన మార్పు తీసుకురాదు ఆ ఇన్ఫర్మేషన్. ఎందుకు ఆ ఇన్ఫర్మేషన్? దాన్ని విజ్డమ్ అని అనరు. సో విజ్డమ్ అంటే మనిషిలో వికాసం రావాల్సి ఉంటుంది. కాబట్టి ఆయన నేను ఫలానా, నేను ఇంతవరకు ఆఫీసర్ని అండి, నేను ఫలానా ఆఫీసర్ని అని చెప్పాడు. సో యూ థింక్ యూ నో సంథింగ్ నౌ. ఆయన రైలు దిగుతాడు, దిగేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆయనకి ప్రమోషన్ వస్తుందో ఏమొస్తుందో హౌ డు యూ నో? యూ హ్యావ్ నో వే ఆఫ్ నోయింగ్ ఇట్. అదేవిధంగా ఇప్పుడు ఓ శిశువు వచ్చాడు. ఈ శిశువుకు మీరు పూర్వజన్మ నాడి చూపించి పూర్వజన్మ జ్ఞానం తీసుకొచ్చారు సమాచారం, అది ఏమి తెలిసినట్టు? తెలిసిన ఏమైనా తెలిసినట్ట? వీడు పూర్వజన్మలో, వీడు ఈ శిశువు పూర్వజన్మలో స్త్రీ రూపంగా ఉండేవాడు. అప్పుడు ఆ స్త్రీగా ఉండి భర్తను ఏదో నానా హింస పెట్టాడని ఏదో చెప్తారు, అందుకోసం ఇప్పుడు వీడు కష్టపడుతున్నాడు. ఓహో అనుకోవడం తప్పించి దాంట్లో మీకు తెలిసిందేముంది? సో యూ డు నాట్ బికమ్ వైజర్. ఇప్పుడు కూడా మనకు ఏదైనా సమాచారం తెలిసింది అంటే ఇట్ షుడ్ మేక్ అస్ మోర్ వైజ్. యూ డు నాట్ బికమ్ వైజర్, యూ రిమైన్ వాట్ యు ఆర్ ఇన్ స్పైట్ ఆఫ్ గెటింగ్ దట్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. వేస్ట్. ఒక్క మాటలో చెప్పాలంటే అదర్శనాత్ ఆపతిత యూ బికమ్ నౌ వైజర్. అదర్శనాద్ ఆపత్తిత అంటే వైజర్, యూ బికమ్ వైజర్. ఎలాగా అంటే ఆ వ్యక్తిపై ఉండేటువంటి ఆసక్తి తగ్గుతుంది. ఆసక్తి తగ్గుతుంది, ప్రేమ తగ్గుతుందని నేను అంటల్లా, ఆసక్తి తగ్గుతుంది. కానీ జీవితం అంటే ఈ విధంగా ఉంటుంది కదా అని ఆ తీవ్రమైన ఆసక్తి తగ్గుతుంది. మృత్యు అనే ఒక పదం వాడుతూ ఉంటారు. నేను బృహదారణ్యకం 3వ బ్రాహ్మణం చూస్తున్నా, దాంట్లో మృత్యు నిర్వచనం వచ్చింది. శంకరులు మృత్యువును నిర్వచిస్తారు. ఆ వాక్యం యథాప్రక యాజ్ ఇట్ ఈస్గా రాసి పెట్టుకోవాలని కూడా అనిపించింది నాకు. ఆయన ఏమైనా నిర్వచనం చేస్తారంటే, ఇంద్రియములకు విషయములతోటి సంపర్కం ఏర్పడినప్పుడు మనలో ఏర్పడే ఆసక్తి గలదో అది ఏ మృత్యువు, దానికి మృత్యు అని పేరు. సో ఇంకా అంతకంటే మృత్యువేనే లేదు. కాబట్టి ఈ ఆసక్తి కొద్దిగానైనా తగ్గిందనుకోండి, హీ బికమ్స్ వైజర్, దట్ ఈస్ విజ్డమ్. కనుక అదర్శనాత్ ఆపతిత, వీడు ఎక్కడి నుంచి వచ్చాడో మనకు తెలియదు, ఎక్కడి నుంచో గాల్లోంచి ఊడిపడ్డాడు, ఫ్రమ్ థిన్ ఎయిర్ ఊడిపడ్డాడు, ఆకాశం నుంచి ఊడిపడ్డాడు అంటారు. ఆకాశం నుంచి ఊడిపడ్డాడు అంటే వాడి యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఎక్కడి మూలము ఏమీ మనకి తెలియదు. అదర్శనాత్ ఆపతిత పునశ్చ అదర్శనం గత, మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే ఏమో అక్కడికి వెళ్ళిపోయాడు. కొంతమంది అయ్యా నేను ప్రేమించినటువంటి వ్యక్తి తండ్రి కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, వాటెవరు, వారు పోయారు, ఇప్పుడు వారు ఎక్కడున్నారని హీస్ కన్సర్న్. లేదు, మీకు ఎప్పుడైనా ఇటువంటి సందర్భాలు వచ్చాయా? మీకు రావు, నాకు వస్తాయి. ది పర్సన్ ఈజ్ కన్సర్న్ అండ్ ది పర్సన్ ఈజ్ నౌ వాంట్స్ టు నో వాట్ హ్యాపెండ్ టు హర్ బిలవెడ్ ఆర్ హిజ్ లవ్డ్ వన్, వాట్ హ్యాపెన్ టు దట్ పర్సన్. మా మంచి వ్యక్తి అండి, 40 ఏళ్ల మనిషి, ప్రాణం పోయింది, పోయి 15 రోజులైంది, ఇప్పుడు ఆ ప్రాణి సుఖంగా ఉన్నాడా, ఎక్కడున్నాడు, హాయిగా ఉన్నాడా అండ్ షీఈస్ అన్హ్యాపీ. వై అన్హ్యాపీ? యాంగ్విష్, టోటల్ డిస్ట్రెస్ దాని గురించి అంటే. అప్పుడు అప్పుడు ఏదైనా ఒకటి కల్పించి చెప్పాలి. అలా కల్పించేప్పుడానికి అలవాటు పడ్డవాడైతే టక టక టక హీ విల్ రీల్ అవుట్ ఆ లాంగ్వేజ్ని, హీ విల్ రీల్ అవుట్. ఏదో చెప్తాడు, ఏమని చెప్తాడంటే స్వర్గలోకానికి వెళ్తున్నాడు, ఆ వెళ్ళి దారిలో చిన్న ఆబ్స్టికల్ ఒకటి ఉంది, అందుకోసం అలా అటక్ అయి ఉన్నాడని చెప్తాడు. నాకు తెలిసింది అని చెప్తాడు. ఆ మాట చెప్పిన వాడు విద్వాంసుడు, వాడు జ్ఞాని. అంటే అప్పుడు మళ్ళీ ఈ ఆటంకం తొలగడానికి ఏం చేయాలి అని మళ్ళీ వాడనే ప్రశ్న అడగాలి. అడిగితే అది ఎలా చెప్తాడంటే, ఒకప్పుడు తాను కన్విన్స్ అయి చెప్తాడు, ఇంకొకప్పుడు తాను కల్పించి చెప్తాడు. రెండు మనకి రెండు రకాల మనుషులు కనపడతారు లోకంలో. ఈ రోజున ఈ హిందూ సమాజంలో ఈ సమస్య బాగా అధికంగా వస్తుంది. అయితే ఈ న్యూస్ మీడియా ఏం చేస్తున్నాయంటే, హిందూ సమాజంలో ఇలాంటివి ఏమైనా ఉంటే వాటిని ఈటీవీ 9 వీళ్ళు వీటిని బాగా హైలైట్ చేసేసి ఈ జన విజ్ఞాన వేదికని బాగా కండెమ్ చేసేస్తున్నారు. కానీ క్రిస్టియన్ మిషనరీస్ వాడు సమావేశం పెట్టి ఇదిగో వీడి కాళ్ళు మేము బాగు చేసాం, వాడి కన్ను బాగు చేసాం, వీడి చెవి బాగు చేసామని వాళ్ళు ఏమో డంకా బజాయించి చెప్తుంటే దాని మీద వీడు ఏ రకమైన రీసెర్చ్ చేయడు, దాన్ని ప్రమోట్ చేస్తాడు. ఈ దేశుడు బి ఇంపార్షల్, దీన్ని ఖండించినప్పుడు దాన్ని ఖండించాలి. సో స్వర్గానికి వెళ్ళే దారిలో అటక్ అయి ఉన్నాడని అంటే అడ్డు తగిలి ఉన్నాడు అంటే ఎలా పోతుంది? ఎలా పోతుందంటే ఏదో చెప్తాడు. ఏదో మామూలుగా కొన్ని రిచువల్స్ ఏవో, కొన్ని లోకంలో ప్రఖ్యాతి చెందిన రిచువల్స్ ఉన్నాయి. మొత్తానికి ఎలా చెప్పినా ఊరికే పేరు మారుతుంది, తప్పిస్తే గిరగిరా తిరిగి మళ్ళీ ఒకటే పాయింట్ దగ్గరికి వస్తారు. ఏదో ఈ పూజ చేయమనో, హోమం చేయమనో, లేకపోతే ఒక నదీ స్నానం చేయమనో, లేకపోతే ఒక దేవాలయంలో చుట్టూ తిరిగి దేవుడికి దండం పెట్టమనో, మొత్తం మీద అన్ని మీరు వేర్ ఎవర్ యూ గో ఫైనల్లీ యూ కమ్ ఇన్ టు వన్ ఆఫ్ దీస్ థింగ్స్. కాయన వాచా మనసేంద్రియర్వా, వీటి చేత ఈశ్వరుని ఆరాధించే పద్ధతులు ఏవో ఉన్నాయి, వాటిల్లో కొంచెం లోక ప్రసిద్ధమైన పద్ధతి ఒకటి చెప్పచ్చు, లేకపోతే కొంచెం నావెల్ పద్ధతి ఒకటి చెప్పచ్చు. ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏం చేస్తాడంటే హీ హ్యాజ్ ఎ లిస్ట్ ఆఫ్ టెంపుల్స్ ఇన్ హిజ్ మైండ్. మీరు వేసిన ప్రశ్నకి తగ్గట్టుగా ఒక టెంపుల్ చెప్తాడు. సపోజ్ ఇలాగ అటక్ అయి ఉన్నాడు అనుకోండి, ఆయన ఏం చెప్తాడంటే తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో అంతర్వేదన ఊరుంది, అంతర్వేద లక్ష్మీ నృసింహస్వామిని మీరు దర్శనం చేసినండి అని చెప్తారు. ఇంకా ఈ చుట్టుపక్కల టెంపుల్స్ ఇవే పలికిరావు, ఈ ప్రాబ్లంకి ఆ టెంపులే, ఆ దేవుడే అని చెప్తాడు. ఈ మనిషి ఇటు తప్పుకోగానే ఇంకో మనిషి వచ్చి మళ్ళీ ఇంకేదో ప్రాబ్లం అడిగితే, నువ్వు కోయంబత్తూరులో దక్షిణామూర్తి టెంపుల్ ఉంది అక్కడికి వెళ్ళి దర్శనం చేసేదాన్ని అడిగి చెప్తాడు. ఈ రకంగా అంటే ఒక్కొక్క ఇష్యూకి ఒక్కొక్క దేవత, ఆ దేవతకి ఆ టెంపుల్ అలా చెప్తాడు. ఒక ఆయన భయపడుతూ ఉంటే చాలా భయాన్ని అనుభవిస్తూ, ఒకప్పుడు వర్కౌట్ అవుతుంది కూడా, ఇట్ వర్క్స్ ఆల్సో సమ్ టైమ్స్. సో ఏ కైండ్ ఆఫ్ ప్యాలియేటివ్ ఇమీడియట్ సొల్యూషన్ కింద. సో ఒక ఆయనకి చాలా భయపడుతున్నాడు, చాలా భయాన్ని అనుభవిస్తున్నాడు. అనుభవిస్తుంటే నేను చెప్పాను, ఇక్కడ పెదపట్నం లంకన ఊరు ఉంది, ఇక్కడ ఎక్కడంటే గద్వాల దగ్గర ఉంది, గద్వాల గద్వాలని ఊరుంది కదండి ఇటు, ఇది రాయచోటు రాయచూరు వెళ్ళి దారిలో గద్వాల దగ్గర దిగి బస్సు ఎక్కువ వెళ్తే పెదపట్నం లంకన ఊరుంది, కృష్ణానదీ తీరం, కృష్ణానదో తుంగభద్రానదో వాటెవర్, ఆ తీరంలో ఉంది. అక్కడ ఒక టెంపుల్ ఒకటి ఉంది, హనుమాన్ టెంపుల్ ఉంది. అక్కడికి వెళ్ళి మీరు ఓ 3 రోజులు అక్కడ ఉండి రామనామాన్ని జపం చేస్తే మీ భయం పోతుందని చెప్పాను నేను ఒక ఆయనకి. పోయింది ఆయన, నిజానికి ఇక్కడ కూర్చుని చేసినా పోతుంది, కానీ ఆయనకి అక్కడికి వెళ్ళి చేస్తే మీకు కొంచెం ఇంటి దగ్గర నుంచి దూరంగా ఉంటాడు. అక్కడ ఒక పూజారి ఒక ఆయన ఉన్నాడు, ముందు వెళ్ళి ఆయన్ని పట్టుకోండి, పట్టుకుంటే ఆయన అక్కడ ఇంకా ఇల్లు వాకిలు ఏమి ఉండదు, అక్కడ ఆ దేవాలయమే ఉంటుంది, ఆ పూజారి ఉంటాడు. ఆ పూజారిని దేవుడికి నైవేద్యం పెట్టిందంటూ మీకు కొంత భోజనం పెట్టమంటే ఆయన భోజనం పెడతాడు, పలహారం కింద పెడతాడు ఏదో, అది తినండి, రోజు 3 సార్లు పెడతాడు ఆయన, బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్, మిగతా అక్కడే పడుకోండి. అక్కడ వార ఆయన ఏర్పాటు రూమ్ ఉంది, ఆ రూమ్ ఇస్తాం, ఒకటే రూమ్ ఉంది అక్కడ, నేను వెళ్ళి వచ్చానని చెప్పాను. సో అక్కడ పడుకుని మీరు రామనామాన్ని ఏదో జపం 3 రోజులు జపం చేస్తే లేచక్కారండి, మీ భయం పోతుందని నేను చెప్పాను. పోయింది, ఇట్ వర్క్స్. బట్ మళ్ళీ 15 రోజుల తర్వాత ఇంకో భయంతో మళ్ళీ తయారవుతుంది. సో ఈ విధంగా మనం ఒకప్పుడు వర్కౌట్ అవుతుంది, బట్ వాట్ ఐ మీన్ టు సే ఈజ్ షుడ్ వి ఎంకరేజ్ ఇట్, దట్ ఈస్ ది పాయింట్. ఒకప్పుడు ఫెయిర్గా ఉంటే పర్వాలేదు, ఒకప్పుడు ఎదరవాడిని ఎక్స్ప్లాయిట్ చేసి లెవెల్లోకి వచ్చింది అనుకోండి, నేనేదో చెప్పాను, నా మీద ఏదో స్వార్థ బుద్ధి లేకుండా ఒక ప్రేమతో చెప్పాను, ఆయనకి వర్కౌట్ అయింది, సపోజ్ నేను ఎక్స్ప్లాయిట్ చేయదలుచుకున్నాను అనుకోండి, నన్ను కూడా తీసుకెళ్ళి అక్కడికి, అక్కడి నుంచి ఒక హోమం ఒకటి చేయిస్తాను, 10,000 అవుతుందని చెప్పాను అనుకోండి, దెన్ ఐఎమ్ ఆల్రెడీ ఎక్స్ప్లాయిటింగ్ ది పర్సన్. సో ఈ విధంగా అలాగ మనం ఎప్పుడూ కూడా మిస్లీడ్ చేయకూడదు. పునశ్చ అదర్శనం గత క్లీన్, దేవుడి దగ్గర నుంచి వచ్చాడు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుడు అంటే మనకేం తెలిసిందా పెట్టిందా, అదర్శనం నుంచి వచ్చాడు, పునశ్చ అదర్శనం గత నాసౌ తవా. సో వాట్ ఈస్ ది కంక్లూషన్? దేవుడి దగ్గర నుంచి వచ్చి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడంటే అర్థం ఏంటండి? అంటే మన ఆయన దేవుడి దగ్గర చెప్పు వస్తుంటే మనం చూసామనా, అయితే దేవుడి దగ్గరికి వెళుతూ ఉంటే చూసామనా? దాని తాత్పర్యం ఏమిటంటే నాసౌ తవ నతస్యత్వం, అది ఖాయం, అతడు నీవాడు కాడు, నీవు అతని వాడవు కావు. ఏ రిలేషన్షిప్ అయితే నీవు డెవలప్ చేసావో ఆ రిలేషన్షిప్ ఇట్ హ్యాజ్ ఎండెడ్, ఇట్ వాజ్ ఓకే వైల్ ఇట్ వాజ్ ఆన్, నౌ ఇట్ హ్యాస్ నో మోర్ రిలెవెన్స్, సో ఫర్గెట్ అబౌట్ ఇట్. నాసౌ తవ నతస్యత్వం. భాగవతంలో ఇంట్రెస్టింగ్ స్టోరీ ఒకటి ఉంది, బిట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ, ఇది ఏ భాగంలో, 4వ భాగంలో ఉందనుకుంటా. ఒక రాజ మహారాజు ఉంటాడు, రాణిగారు ఇది అదే ఉంటుంది, వాళ్ళకు ఒక కుమారుడు ఉంటాడు. ఆ కుమారుడు ఏదో కారణంగా చిన్న వయసులో ప్రాణం పోతుంది. ప్రాణం పోతే ఆ మహారాజు మహారాణి చాలా తీవ్రంగా దుఃఖిస్తూ ఉంటారు. ఒక ఋషి అత్రి మహర్షి ఎవరో ఒక మహర్షి, వాళ్ళకి ఆ మహర్షికి శిష్యులు వీళ్ళు, ఆ అత్రి మహర్షి అనుకోకుండా వీళ్ళ ఊరు వస్తాడు. వస్తే మహారాజు గారును రాణిగారు మహాదుఖంలో ఉన్నారు, తిండి తిప్పలు లేవు, అలాగా నీరసంగా పడున్నారు, దుఃఖిస్తున్నారు, మరణించినటువంటి శిశువు కోసం దుఃఖిస్తున్నారు అని ఇలాగుంటుంది. ఇప్పుడు అత్రి మహర్షి వస్తాడు, వచ్చి ఏం చేస్తాడంటే, చూడండి ఆ జీవుణ్ణి మళ్ళీ మీ ముందు తీసుకొచ్చి నిలబెడతాను, మీరు యూ విల్ హ్యావ్ ఎ వర్డ్ ఎట్ ఎ డైలాగ్ విత్ హిమ్ అని చెప్తాను. పోయేప్పుడే 3 రోజులు 4 రోజులు అయింది, ఆ జీవుణ్ణి మళ్ళీ తీసుకొచ్చి మీ దగ్గర నిలబెడతా, మీరు యూ హ్యావ్ ఎ డైలాగ్ విత్ దట్ జీవ. అంటే అంతకంటే కావాల్సింది ఏముంది, ఏ మనిషి చచ్చిపోయాడో ఆ మనిషినే మళ్ళీ తీసుకొచ్చి నిలబెడతా ఉంటే ఇట్ ఈస్ ఎ వెరీ పెక్యులర్ సిచ్యువేషన్. బెస్ట్ థింగ్ ఈజ్ టు లీవ్ థింగ్స్ ఎలోన్, లెట్ ది థింగ్స్ టేక్ దేర్ ఓన్ న్యాచురల్ కోర్స్. దాన్ని రివర్స్ చేయటం అనేది ఇట్ లీడ్స్ టు వెరీ అన్యూజువల్ ప్రాబ్లమ్స్. బట్ ఎనీవే ఇన్ దిస్ సిచ్యువేషన్ ఆ అత్రి మహర్షి ఏం చేస్తాడంటే ఆ జీవుడిని మళ్ళీ వాపస్ పిలుస్తాడు. ఆ జీవుడే పరలోకానికి వెళ్ళిపోతాడు, పుణ్యలోకానికే వెళ్ళాడు అనుకోండి, పుణ్యలోకం నుంచి వాపస్ పిలుస్తాడు. వాడు ఒక తేజోరూపంగా వచ్చి వీళ్ళ ముందు కనపడతాడు. కనపడితే అడుగుతాడు ఆ జీవుణ్ణి, ఏమో వీళ్ళిద్దరూ నీ తల్లిదండ్రులు కదా, నీకోసం దుఃఖిస్తున్నారు అని అడుగుతాడు. అంటే వాడు అంటాడు, వీళ్ళిద్దరూ నా తల్లిదండ్రులా, ఏ జన్మకి చెందిన తల్లిదండ్రులు అంటారు వీళ్ళు అని అడుగుతాడు. అంటే వీళ్ళు స్టన్ అవుతారు. వీళ్ళు ఏమనుకుంటారంటే, మనం ఈ జీవుడి గురించి ఎంత దుఃఖిస్తున్నామో ఆ జీవుడు కూడా ఈక్వల్ విహమెన్స్ తోటి మన కోసం దుఃఖిస్తూ ఉంటుంటాడు, వాళ్ళ సెపరేషన్ అని అనుకుంటారు. కానీ వాడు ఏ రకం, ఏ జన్మ తల్లిదండ్రులు, నాకు చాలా జన్మలు ఉన్నాయి, నాకు గుర్తుండి మూడు జన్మలు ఉన్నాయి, గుర్తులేనివెన్నో, ఈ మూడు జన్మల్లో ఏ జన్మకి సంబంధించిన తల్లిదండ్రులు నేను ఆలోచిస్తున్నానంటాడు ఆ జీవుడు. అనేప్పటికీ ఈ మహారాజు అంటాడు, మహర్షి నాకు జ్ఞానోదయం అయింది అని అంటాడు. అంటే అప్పుడు ఆ మహర్షి, సరే నువ్వు వచ్చిన పని అయింది, వెళ్ళి రావాయా అని ఆ జీవుడిని పంపించేస్తాడు. అప్పుడు వీళ్ళు ఈ దేహాన్ని తీసుకువెళ్ళి దహనకర్మ చేస్తారు. ఇది స్టోరీ. కాబట్టి నాసౌ తవ నతస్యత్వం, అసౌ తవ నా, ఎవడి గురించి దుఃఖిస్తున్నావో వీడు తవ నా, వాస్తవంలో నీకు చెందినవాడు కాదు. నా తస్యత్వం, తస్యత్వం నా, వానికి చెందినవాడవు నీవు కాదు. వృథా కా పరిదేవన, పరిదేవన కా, పరిదేవన వృథా. పరిదేవన అంటే దేవులాడుట, అదే పనిగా దుఃఖించుట. కా, వాట్ ఈజ్ ఇట్, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఇట్, అంటే అర్థం ఇట్ ఈస్ మీనింగ్లెస్, దట్ ఎలోన్ ఈజ్ పాయింటెడ్ అవుట్ యాజ్ వృథా, ఇట్ ఈస్ ఎ వేస్ట్. కాబట్టి దాన్ని యథార్థ స్వరూపం తెలుసుకుని, అంటే నవ్వుతూ ఉండమని, కేరింతాలు కొట్టమని, పండగ చేసుకోమని నేను చెప్పట్లేదు. దట్ ఈస్ నాట్ ది ఐడియా. ది ఐడియా ఈజ్ దెర్ ఈజ్ నో లాజిక్, దెర్ ఈజ్ నో పాయింట్ ఇన్ గెటింగ్ డిప్రెస్డ్ అండ్ టోటల్లీ ఫర్లార్న్గా అయిపోవటం, దుఃఖ భారాక్రాంతుడు అయిపోవటం అన్నది అది తగదు. లోకల్లో ఇటువంటి వాళ్ళు చాలామంది కనపడతారు. కనపడినప్పుడు మనం ఏం చేయగలుగుతాం, మనస్సుకి చాలా క్లేశం అనే అనిపిస్తుంది. ఒకసారి నేను క్లీవ్లాండ్ అనే ఓ నగరం వెళ్ళా. క్లీవ్లాండ్ నగరంలో నేను వెళ్ళేప్పటికి వాళ్ళు ఒక కేసు ఒకటి రెడీ చేసి పెట్టారు. స్వామీజీ వస్తున్నారు, మీరు స్వామీజీతో మాట్లాడండి, నేను ఒక అమ్మగారు. ఆ అమ్మగారికి వయస్సులో ఉన్న కుమార్తె యొక్క వియోగం కలిగింది. ఏవవుతూ ఉంటాయి ప్రపంచంలో, తెల్లవారులేస్తే మృత్యువు సర్వత్రా ఉంటుంది కదనే, ఓ ఈ యాక్సిడెంట్ అని, యాక్సిడెంట్ అని, రోగాలని, రోచులని, మానవ జీవితంలో ఇవన్నీ మామూలే కదా. సరే ఆ వ్యక్తి, ఆ కుమార్తె యొక్క మరణం జరిగింది, చాలా కాలమైంది జరిగి, సంవత్సర కాలం క్రితం జరిగింది. బట్ వెరీ అన్ఫార్చునేట్లీ ఇంట్లో ఉండే మిగతా సభ్యులందరూ కూడా రికవర్ అయినారు. అందరికీ షాకే, బట్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ రికవర్డ్. 1 ఇయర్ అయిపోయింది ఆల్రెడీ, బట్ దిస్ లేడీ డిడ్ నాట్ రికవర్ యట్. రికవర్ అవ్వకపోతే నా దగ్గరికి తీసుకొచ్చారు. నేనేం చేస్తాను, సరే ఏదో ఏదో ఏదో ఉద్ధరిస్తారని కదా, మరి ఇన్వైట్ చేసి పట్టుకొస్తారు మహాత్ముని, మరి నేనేం చేస్తాను, నేనే చేతులు ఎత్తేస్తే అది ఎలాగా, అలా కాదులేండి పోనీ ఏదో మాట్లాడతాను నేను అని మాట్లాడాను. ఐ టు మై ఎట్టర్ ఎస్టానిష్మెంట్ షీ వాజ్ ఇన్ గ్రేట్ డిస్ట్రెస్, చాలా దుఃఖావస్థలో ఉంది. అంతటి దుఃఖంలో ఉన్న ఆవిడికి నేను చెప్పిన మాట మాత్రం ఏమి తెలుస్తుంది? ఒక్కపిసరు వివేకం ఉండే, ఒక్కపిసరు రిసెప్టివ్గా ఉంటే నేను ఏదైనా చెప్పగలుగుతా, కానీ అంత తీవ్రమైన దుఃఖంలో ఉన్నవారికి ఆమెకి నేను మాత్రం ఏం చెప్పగలుగుతాను? అయినా ఏదో ఆ సమయానికి తోచింది ఏదో చెప్పాను. ఆమె విని వెళ్ళింది. వారం రోజులు క్లాసులు, క్లాసులు అయిన తర్వాత వీళ్ళు ఏమన్నారంటే, ఆమె మీ మాట విన్న తర్వాత కొంచెం శాంతంగా ఉన్నారండి, పర్వాలేదు, షీఈస్ రికవరింగ్ అని అన్నారు. ఓన్లండి దేవుని అనుగ్రహం అని నేను అనుకున్నాను. అలా అయింది. ఇంకోసారి ఏమైంది, కెనడా టొరాంటో వెళ్ళా, అక్కడ సిమిలర్ కేసు బాగుంటాయి. 6 మాసాల క్రితమో 9 మాసాల క్రితమో ఒక పెద్దమ్మ గారికి చాలా ప్రియమైనటువంటి వ్యక్తి, కుమారుడో ఎవరో పోయారు, 40 ఏళ్ళవాడో 50 ఏళ్ళవాడు, 50 ఏళ్ళు కూడా యంగ్ కింద లెక్క కదా, 50 ఏళ్ళు అంటే ఇట్ ఇస్ నాట్ ఎ బిగ్ ఏజ్. సో ద పర్సన్ డై అండ్ షీ కేమ్ టు మీ యాజ్ యూజువల్. షీ అండ్ హర్ డాటర్ కేమ్, వాళ్ళిద్దరూ వచ్చారు. ఆమె మళ్ళీ నా దగ్గర ఈ ప్రాబ్లం ప్రజెంట్ చేశారు. డాటర్ ఆమె ప్రజెంట్ చేశారు స్వయంగా. నేనేదో ఇలాంటి శ్లోకం, ఏదో ఆ సమయానికి ఏది తోస్తే చెప్తాం, ఏదైనా మంత్రం వేస్తామా, మహిమ చేస్తామా, అలాంటిదేం లేదు కదా. ఇంకే శాస్త్రంలో ఉండే విషయాన్ని బోధించే ప్రయత్నమే తప్పిస్తే, సో ఇంకా అసలు నిజానికి కొన్ని విభూతులు పొట్లాలు కట్టుకుని సజీవులు పెట్టుకుని విభూతి పొట్లు అలాంటిది చేస్తే కూడా మంచిదేమో అనిపిస్తూ ఉంటుంది. ఒకప్పుడు అలా చేయటం కూడా ఉపయోగపడుతుందని అనిపిస్తుంది. కానీ మనస్సు ఒప్పదు, ఎందుకంటే మనం క్లీన్గా ఉండాలి తప్పిస్తే ట్రిక్స్ ఏమీ చేయకూడదు అనేటువంటి ఒక దాంతో మనసు ఒప్పదు. అయినా ఒప్పకపోయినా కూడా ఓ సందర్భాన్ని బట్టి మీరు ఈ రామనామాన్ని జపించి లేకపోతే ఈ మంత్రాన్ని జపించి విభూతిని ధరించి భగవంతుని ప్రార్థించండి మీకు లాభం కలుగుతుందని చెప్పడంలో తప్పేం లేదు, అలా చెప్తే వాళ్ళకి ఉపయోగపడదు. సో అలా నేను చేసి ఉండాల్సిందే, నాకు ఆ టైంలో తోస్తే నేను అలాగే చేసి ఉండేవాడిని. కానీ ఆ టైం ఎలా ఉందంటే నేను రెండో అధ్యాయం రెండో స్కంధం భాగవతం పాఠం చెప్పిన, అక్కడ పాఠం ద్వితీయ స్కంధం. ద్వితీయ స్కంధంలో కథాకామామిషం ఏముండదు, అంతా వేదాంతమే, అఖట్వాంగుడని ఇదనేదని అసలు మరణం అనేది లేదని ఈ రకంగా ఆ పాఠం చెప్పి చెప్పి ఉన్నాను. అదే ధోరణిలో ఉన్నాను, ఆ మైండ్ సెట్లో ఉండగా ఈ అమ్మగారు వచ్చారు. సరే ఆమె అడిగిన దానికి ఇదిగో ఇలాగే చెప్పాను, నా అసౌతవ నతశక్వం అని ఈ ధోరణిలో చెప్పాను. ఆ వ్యక్తికి నీకు సంబంధం ఏమిటి తల్లి, ఏదో ఫర్ సమ్ టైమ్ హీ అపియర్డ్ అండ్ డిసపియర్డ్ కేమ్ ఫ్రమ్ డార్క్నెస్ అండ్ వెంట్ ఇన్ టు ది డార్క్నెస్ కాల్డ్ గాడ్, వై డూ యూ వర్రీ అబౌట్ ఇట్ అని ఈ ధోరణిలో చెప్పాను. చెప్పేప్పటికీ ఆమె ఏమే రిసెప్షన్లో ఉందో నాకు తెలియదు, కానీ పక్కన అమ్మగారు వాళ్ళ అమ్మాయి ఉన్నారు చూడండి, ఆవిడ కోపం వచ్చేసింది. షీ బికేమ్ అన్హ్యాపీ. ఆ అన్హ్యాపీ అయ్యి ఆమె ఏమన్నారంటే, స్వామీజీ ఆవిడ క్లాస్ అటెండ్ కూడా చేశారు, స్వామీజీ మీరేమో జ్ఞానం చెప్తున్నారు కానీ జ్ఞానాన్ని కొంచెం ప్రేమపూర్వకంగా చెప్పాల్సి ఉంటుంది అని ప్రొటెస్ట్ చేశారు సీరియస్గా. వెంటనే నేను ఐ అపాలగైజ్ టు హర్, అమ్మ క్షమించు నేను పొరపాటు చేసి ఉండొచ్చు, అవును మీరు చెప్పింది కరెక్ట్, నేను అలా చెప్పటం నాదే తప్పు, దాన్ని కొంచెం వారి మనస్సుకి కష్టం కలగిన విధంగా చెప్పాలి, కానీ అంత హార్ష్గా నేను చెప్పుంటాను, నా దగ్గర ఈ దోషం ఉన్నది, నన్ను క్షమించమ్మా అని నేను అన్నాను. నేను క్షమించమని ఈ విధంగా ఎప్పుడైతే డిఫెన్సివ్లో పడిపోయానో ఆవిడ పాపం కంగారు పడ్డా. అప్పుడు నేను ఒకటే మాట్లాడిగాను, అంటే ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ ది టాపిక్, దే అలోన్ కంటిన్యూడ్ ది డైలాగ్. సో నేను మాట్లాడిగాను, చూడండి మీకు బంధువర్గం నుంచి కావలసినంత సింపతి మీకు దొరుకుండాలి, అందరూ మిమ్మల్ని సింపతైజ్ చేసి ఉంటారు, కండోలెన్సెస్ చెప్పుంటారు, తర్వాత కండోలెన్సెస్ కార్డులు కూడా వచ్చుంటాయి మీకు, వచ్చాయా అని వచ్చాయని చెప్పారు. అది వెరీ అడ్వాన్స్డ్ సొసైటీ, పర్సనల్గా వచ్చి కండోలెన్సెస్ ఇస్తారు, లేకపోతే కండోలెన్సెస్ కార్డు మీద రాసి పంపిస్తారు, గ్రీటింగ్ కార్డులాగా కండోలెన్సెస్ కార్డులు కూడా ఉంటాయి, అవన్నీ వచ్చాయా వచ్చాయి. మరి ఇంక నా దగ్గర కూడా కండోలెన్సెస్ కోసమే వచ్చారా అమ్మా తల్లి, సింపతి కోసమే వచ్చారా ఏమి నా దగ్గరికి? మహాత్ముడి దగ్గరికి వచ్చేప్పుడు ఇంక సింపతి కోరకూడదు మీరు, మహాత్ముడి దగ్గరికి వెళ్ళేప్పుడు సింపతి మీకు బంధువులు బంధువర్గం వీళ్ళందరూ సింపతి, ఊరంతా సింపతియే కదా, యూ హ్యాడ్ ఎనఫ్ ఆఫ్ సింపతి ఐ సపోజ్, నౌ యూ వాంట్ ఎ లిటిల్ అదర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, విజ్డమ్ అని పోనీ పెద్ద పేరు పెట్టద్దు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ మస్ట్ హ్యావ్ హ్యాడ్ ఎనఫ్ ఆఫ్ సింపతి, సమ్ అండర్స్టాండింగ్ విల్ బి హెల్ప్ఫుల్ టు యూ, యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ సింపతి ఫ్రమ్ ఏ మహాత్మా అని నేను అన్నా. అంటే ఆ పెద్దమ్మగారు అన్నారు, స్వామీజీ మీరు చెప్పింది కరెక్టే, ఐ అప్రిషియేట్ వాట్ యూ సెడ్, ఇంకా మే గాడ్ బ్లెస్ యూ, ఇఫ్ ఐ వర్ టు బి ఏ బిట్ హార్ష్ ప్లీజ్ ఐ అపాలగైజ్ హోల్ హార్టెడ్లీ ఫర్ ఇట్ అని చెప్పారు. చెప్పి ఇంకొక మాట చెప్పా, అమ్మా ఇంకో 4 రోజులు ఉన్నాను ఇక్కడ, సాయంకాలం భాగవతం క్లాస్ ఉంది, వై డోంట్ యూ కమ్ ఫర్ క్లాస్ అని చెప్పారు. షీ అపియర్డ్ ఇన్ ది క్లాస్. క్లాసుకు వస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి, క్లాసుకు వస్తూ ఉండాలి, క్లాస్కి రాకపోతే ఏం చెప్తాం. సో షీ కేమ్ అగైన్, ఐ వాజ్ దేర్ ఫర్ ఎ వీక్, 10 డేస్ ఉన్నాను నేను, షీ కంటిన్యూస్లీ కేమ్, హోప్ఫుల్లీ ఇట్ హెల్ప్డ్ హర్, ఐ థింక్ సో, లేకపోతే ఎందుకు వస్తారు మొన్నటి భాగవతం క్లాస్కి మళ్ళీ. కాబట్టి ఈ విధంగా మహాత్ములు చెప్పేప్పుడు కొంచెం హార్ష్గానే చెప్తారు, సింపతి ఎక్స్ప్రెస్ చేస్తూ చెప్పడు. విదురుడు కూడా సింపతి ఏ చెప్తే ఇంకేమి, నాసౌతవ నతస్యత్వం, దట్ పర్సన్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ యూ, యూ హ్యావ్ నథింగ్ టు డూ విత్ దట్ పర్సన్, వృథాక పరిదేవన, వాట్ ఫర్ యు ఆర్ క్రయింగ్ అబౌట్ వాట్, వాట్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్ అని త్రోసిపించారు. తత్ర కా పరిదేవన కోవా ప్రలాప అదృష్ట దృష్ట ప్రణష్ట భ్రాంతిభూతేషు భూతేషు ఇత్యర్థః. భూతేషు కోవా ప్రలాపః విషయసప్తమి, భూతేషు విషయే కోవా ప్రలాపః విషయసప్తమి. కా పరిదేవన, తత్ర కా పరిదేవన. తత్ర అంటే సప్తమి ఏకవచనం, సప్తమి ఏకవచనం ఏమి అక్కర్లేదు, తేషు అని అర్థం. తత్ర అంటే తేషు, వారి విషయంలో. వారంటే ఎవరు? భూతాని కదా. ఇప్పుడు అవ్యక్తాదీని భూతాని కాబట్టి తత్ర అంటే తేషు, అంటే తేషు భూతేషు విషయే, ఆ భూతముల విషయములో. కాబట్టి పుత్రమిత్రాది ప్రాణుల విషయంలో, పుత్రుడని మిత్రుడని ఇంకొకటని ఇంకొకటని ఈ ప్రాణుల విషయంలో, కా పరిదేవన అంటే కోవా ప్రలాప. పరిదేవనకి ట్రాన్స్లేషన్ మీనింగ్ ప్రలాప. దుఃఖించటము అనగానేమి, దానికి అర్థం ఏమిటి? ఎందుకంటే ఈ భూతములను అన్నామే, అంటే పుత్రమిత్ర ఎట్సెట్రా భూతములను అన్నాము, అదృష్ట దృష్ట ప్రణష్ట, అది వరుస. అదృష్ట అదర్శనం నుంచి వచ్చారు, మనమేమో ఎరగము, అదృష్టం అంటే అన్నోన్ నుంచి వచ్చారు. దృష్ట ఫర్ ఎ వైల్ కనపడ్డారు, ప్రణష్ట మళ్ళీ కనపడడం మానేశారు. భ్రాంతి, ఎక్కడి నుంచో అదృష్టం నుంచి వచ్చి కొంతసేపు కనపడి మళ్ళీ కనపడడం మానేసినటువంటి ప్రాణి విషయంలో పుత్ర మిత్ర అని ఈ రకమైన లేబుల్స్ నిన్నేవాడు వేయమన్నాడు? ఆ లేబుల్స్ దేని వల్ల వచ్చాయి? భ్రాంతి వల్ల వచ్చినాయి. భ్రాంతి భూతేషు అంటే భ్రాంతి రూపేషు, పుత్రమిత్రాది భ్రాంతికి ఆలంబనమైనటువంటి ఈ ప్రాణుల విషయంలో. కాబట్టి కాతే కాంత కస్తే పుత్ర సంసారోయం అతీవ విచిత్ర. ఈ సంసారం చాలా విచిత్రం అన్నారు. ఏమిటండి విచిత్రం అంటే? చూడండి, భార్య అంటాడు, భర్త అంటాడు, కొడుకు అంటాడు, కూతురు అంటాడు, మనవడు అంటాడు, మనవరాలు అంటాడు. క్యా బాత్ హే, ఏమి వండర్! ఇట్స్ ఎ ఫ్లో ఆఫ్ లైఫ్, మిరకిల్ ఆఫ్ లైఫ్, ఎవ్రీవేర్ లైఫ్ లైఫ్ లైఫ్ లైఫ్, ద మిరకిల్ ఆఫ్ లైఫ్, యూ సీ ఎవ్రీవేర్ అండ్ ఇట్ కమ్స్ అండ్ గోస్ అండ్ సో మిలియన్స్ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ ఎమర్జ్ అండ్ మిలియన్స్ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ డిజాల్వ్. ఇట్స్ ఏ యూనివర్సల్ ప్రాసెస్ ఆఫ్ లైఫ్ అండ్ దీంట్లో మీరు ఒక ప్రాణిని పట్టుకుని ఆ ప్రాణికి ఏదో ఒక లేబుల్ వేసి ఆ ప్రాణి మన ముందు శాశ్వతకాలం ఉండిపోవాలంటే అది ఏమైనా అయ్యి మాటేనా అది? సో వాట్ కైండ్ ఆఫ్ ప్రలాప ఇట్ ఈస్. కనుక అదృష్ట దృష్ట ప్రణష్ట భ్రాంతి భూతేషు భూతేషు. భ్రాంతి భూతేషు భూతేషు అంటే భ్రాంతి రూపేషు ప్రాణిషు అని అర్థం. సో కనపడకుండా అదృష్టం అదర్శనం నుంచి వచ్చి కొంతసేపు కనపడి మళ్ళీ అదర్శనంలోకి వెళ్ళిపోయి ఈ మధ్యకాలంలో అనేకములైన భ్రాంతులకు ఆలంబనంగా ఉండేటువంటి ఈ ప్రాణుల విషయంలో శోకించుట వ్యర్థము అని. శోకానికి హేతు ఏమీ లేదండి, చాలా హార్ష్గానే ఉంటుంది. అంచేతనే ఆ అమ్మగారు నేను హార్ష్గా చెప్పానని వారు వారు కోప్పడ్డారు, దాంట్లో తప్పేం లేదు నిజంగా. షీ ఫెల్ట్ ఇట్ దట్ వే. సో దే వాంటెడ్ సమ్ సింపతి అండ్ ఇన్ దట్ మూమెంట్ ద సింపతి వాజ్ నాట్ ఫోర్త్ కమింగ్ బికాస్ ఆఫ్ మై ఓన్ సిచ్యువేషన్. ఐ డిడ్ నాట్ సింపతైజ్ ఫర్ సమ్ రీజన్. ఆ టైం అటువంటిది. సో లేకపోతే నేను సింపతైజ్ చేస్తా. సో కాబట్టి ఈ ది హ్యూమన్ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో ప్రేమానురాగాలని కలిగి ఉండటం అవసరమే కానీ ఆసక్తిని కలిగి ఉండటము సుఖరాము దోషము, అది చాలా తప్పు. దానివల్ల మానవుడు చాలా దుఃఖాన్ని అనుభవిస్తాడు. ఈ పుత్ర పుత్రి ఎట్సెట్రా ఈ రిలేషన్షిప్స్ ఉన్నాయే, వీటిల్లో ఆసక్తి పెరిగి కొలది దుఃఖమే అధికమవుతుంది తప్పిస్తే అంతకంటే ఏమీ దాంట్లో ప్రయోజనమే ఉండదు. ఆసక్తి లేకుండగా ప్రేమానురాగాలతో ఉండటం అవసరం. ఎనీవే, తర్వాత శ్లోకం. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం, ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః, ఆశ్చర్యవచ్చైనమన్యశృణోతి, శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్. ఈ శ్లోకం కూడా కఠోపనిషత్తులో దీనికి రిలేటెడ్ శ్లోకం ఒకటి ఉంది, దాన్ని పోలి ఉంటుంది శ్లోకం. చాలా తరచుగా ఈ శ్లోకాన్ని మహాత్ములు కొట్ చేస్తూ ఉంటారు. ఆశ్చర్యము అంటే అద్భుతము అని అర్థం. అది ఎలా వచ్చిందంటే ఆహచర్య. చర్య అంటే రెస్పాన్స్, యాక్షన్. ఆహ అంటాడు, ఆహ ఇది చర్యతే, ఆహ అని అంటాడు అనేటువంటి రెస్పాన్స్ని అది బయటికి తీసుకొస్తుంది. దాన్ని అది ఎప్పుడు వస్తుంది? ఆహ ఆహ అనే రెస్పాన్స్ ఎప్పుడు వస్తుంది? అది నార్మల్ అయితే రాదు, వెరీ అబ్నార్మల్ అండ్ అవుట్ ఆఫ్ ది వే అయినప్పుడే అటువంటి రెస్పాన్స్ వస్తుంది. కాబట్టి అద్భుతమైన విచిత్రమైనటువంటి ఘటనకి ఆశ్చర్యము అని పేరు. ఘటన కానీ పదార్థం కానీ మనిషి కానీ ఆశ్చర్యం. సో ఈ ఆత్మస్వరూపం ఉన్నదే, ఈ ఆత్మస్వరూపాన్ని ఎవడైనా తెలుసుకోగలిగాడు అంటే మై గుడ్నెస్, ఇట్స్ ఎ వండర్, ఇట్స్ ఎ మిరకిల్ అండ్ ఇట్స్ ఎ వండర్. చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే చూడండి, ఇప్పటిదాకా మనం చెప్పుకున్నది ఏమిటండి, మన దృష్టిలో పుత్ర పిత పత్ని పతి ఈ రిలేషన్షిప్స్ దే ఆర్ వెరీ రియల్ ఫర్ అస్. శత్రుమిత్ర రిలేషన్షిప్స్ కూడా చాలా రియల్గా తీసుకుంటారు. ఎంత రియల్ అంటే ఈ పరిటాల రవి హత్య కేసులో ఈ సూర్య అని ఒక అతను ఉన్నాడు, జైల్లో ఉన్నాడు అతను, 10 ఏళ్ళ నుంచో 7 ఏళ్ళ నుంచో జైల్లో ఉన్నాడు. ఈ జైల్లో ఉన్న మనిషిని కోర్టుకు తీసుకెళ్తుంటే ది అపోజిట్ గ్యాంగ్, అపోజిట్ గ్యాంగ్ అంటే ఇంకెవాళ్ళు, పరిటాల రవి గ్యాంగే అన్నమాట, వాటి న్యూస్లో అలాగే చెప్పాడు. ఆ గ్యాంగ్ వాళ్ళు వీడి మీద పడి చంపేస్తారేమో అని పోలీసులకు భయం. అంటే ఇప్పుడు ఈ వ్యక్తిని అనంతపూర్ కోర్టుకు తీసుకెళ్ళడానికి పెద్ద పోలీసు ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయాలి, లేకపోతే వీడిని అనంతపూర్ కోర్టుకు వెళ్ళే దారిలో కాపలా కాసి ఈ పోలీసుల్ని తోసేసి పక్కకి వీడిని మద్దతు చేసి మారేస్తారు అని దే ఆర్ యాంటిసిపేటింగ్ ఇట్. అంటే ఆ శత్రుమిత్రభావం అంత నర నరాల పట్టేసి ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి శత్రువు మిత్రుడు అనేది ఇదంతా కల్పితం అండి అని చెప్పారు అనుకోండి, ఆ అనంతపురం డిస్టిక్లో ఏదైనా పిచ్చి ఆసుపత్రి ఉంటే వీడిని ముందు తీసుకెళ్ళి ఆ పిచ్చి ఆసుపత్రిలో వరస్తారు, తీసుకెళ్ళి ఫిజికల్గా లేవ తీసుకెళ్ళి దాంట్లో వరస్తారు. శత్రుమిత్ర భేదం కల్పితం అనే మాట వాళ్ళకి చెప్తే వాళ్ళకి అర్థం కాదు. ఒక ఆయన ఉన్నారు, ఆయన నా దగ్గరికి వచ్చి మీ భగవద్గీత క్లాసు వినాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి, నాకు కుదరట్లేదు అంటే పోనీ మంచిది, కుదిరినప్పుడేనండి, ఎలా కుదురుతుందో కుదురుతుందనే నమ్మకం కూడా నాకు లేదు, ఎందుకంటే అదేంటి మా మనవాళ్ళు మనవరాళ్లతోటి చాలా బిజీగా ఉన్నాను ప్రస్తుతం అని చెప్పారు ఆయన. సో ఇప్పుడు ఆయనతోటి ఏమన్నా మనవడు మనవరాలని మీరు అంటున్నారే, అసలు భార్య ఈ రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా కల్పితాలని చెప్పారు అనుకోండి, వాట్ హీ థింగ్స్, వీఆర్ టాకింగ్ విత్ ఎ మ్యాడ్ క్యాప్ అని వాళ్ళు అనుకుంటారు, అలా అనుకుంటారు. అంచేతనే మీకు నేను వ్యక్తిగతమైన అనుభవం మీకు చెప్తున్నాను, వేదాంతం చెప్పడం మానేశారు జనం, దే స్టాప్ టీచింగ్ వేదాంతం. ఇది కత్తి మీద సామెది, క్షురస్య ధార నిశిత దురత్యయ దుర్గం పథః తత్ కవయో వదంతి, ఇది కఠోపనిషత్తు. ఇది దుర్గం పథః, ఇది అందరూ నడిచే దారి కాదు, ఇది ఈ దారి ఎవళ్ళు దీంట్లోకి రాదు, ఈ దారిలో ఈ కత్తి మీద సామె ఎవడూ చేయడం. A few unfortunate people do this, really. And they are slated for... Avidhi em chestunnante vallani aa daarloki tosesi udilestundi. Vaalla dantlo sleshmanlo padda eyagalaga vaallu padukottukuntu untaru ante. It is meant for a few unfortunate fellows ante. Nobody teaches Vedanta. Vedanta teach cheyatam manasistaru. Evalu teach chestunnaru? Meeru devi tattvamo ane heading betti మీరు 10 లెక్చర్స్ ఇచ్చారనుకోండి, మీ లెక్చర్కి 1000 మంది వస్తారు. సాయంకాలం దేవీతత్వం మీద ఉపన్యాసం, పొద్దున్న కుంకుమ పూజ అని పెట్టారనుకోండి, ఆ ఊళ్ళో ఉన్నటువంటి సువాసినులు అందరూ అక్కడే ఉంటారు. యూ విల్ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఫాలోయింగ్. ఇప్పుడు ఒక గృహంలో గృహిణీ గృహం వచ్చితే, గృహిణి మీకు మీ క్లాసుకు వచ్చేస్తే ఇంకా గృహం అంతా మీదే. కాబట్టి లేకపోతే దేవీతత్వం కాకపోతే విష్ణు మహిమ అని పేరు పెట్టి, విష్ణు మహిమ చెప్పచ్చు, భాగవతం నిండా అదే, అజామిలోపాఖ్యానం ఇలాంటివి కొన్ని జత చేసి కొంచెం ఆ ధోరణ అలవాటు చేసుకోవాలి, అలవాటు అయిపోతుంది, కొంచెం చెప్తుంటే అలవాటు అవుతుంది, ఏం పెద్ద పని ఏం కాదు. కొత్తగా అలవాటు చేసుకోక్కర్లేదు కూడా. ఇట్ కెన్ బి వన్ కెన్ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫాలోయింగ్. అలా కాకుండగా ఈ అదర్శనాదాపతిత పునశ్చాదర్శనంగత యు టీచ్ దిస్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్. దేర్ ఫార్ ఈ ఆత్మతత్వం అన్నది చాలా దుర్విజ్ఞాయమైన విషయం, చాలా కఠినమైన విషయం. అంచేతనే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దీన్నే పట్టుకుని వేలాడుతో జీవితాంతం దీన్నే బోధించి దీన్ని మాత్రమే ప్రసంగం చేసి దీన్నే పర్సూ చేసినటువంటి మహాత్ములు మీకు అలా వేళ్ల మీద లెక్క పెట్టేవాళ్ళు కనపడతారు. నేను చూసిన వాళ్ళలో నేను ఒక 5-6 పేర్లు చెప్పగలుగుతాను. నా అనుభవంలో 5-6 నేమ్స్ ఐ కెన్ టెల్, నాట్ మోర్ దెన్ దాట్, నాట్ మెనీ. ఇక్కడ ఒకళ్ళు, అక్కడ ఒకళ్ళు, అక్కడ అలాగే చెప్పచ్చు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అందులో ఈ మధ్యకాలంలో అసలు మీకు ప్రవచనము అంటే పక్కన ఆర్కెస్ట్రా ఉంటుంది. వాళ్ళను ఒక 6 మందిని అక్కడ పెట్టుకోవడమే. ఒక వయలినిస్ట్, తబలా. వయలినిస్ట్ ఎందుకని, మనం పాడే పాటకి కొంత హీ ప్రొవైడ్స్ ద ప్రాపర్ యాంకర్. ఎందుకంటే ఈయన సంగీతం పాడలేడని చేత కాదు కాబట్టి యాంకర్ కింద ఉంటుంది. వయలిన్ అంటుంటే ఈయన ఎలా అన్నప్పటికీ ఆ వయలిన్ దాన్ని సరిచేస్తుంది. తర్వాత తబలా బాగా మధురంగా ఉంటుంది, ఆ రిధిమ్ ప్రొవైడ్ చేస్తుంది తబలా. దెన్ హార్మోనీ, ఈ మూడు ఉండి నౌ యూ స్టార్ట్. గంటన్నర అయ్యేప్పటికీ వాట్ ఈజ్ దట్ యు గెయిన్ అనే అంటే ది గెయిన్ ఈజ్ దట్ యు హ్యాడ్ ఎ నైస్ స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్ ఫర్ 1.5 hours. దట్ ఈస్ ది ఓన్లీ గెయిన్. అంతకు మించి ఇంకా గెయిన్ ఏమీ ఉండదు. కొంచెం సూదింగ్ ఆఫ్ నెర్వ్స్, ఫ్రేడ్ నెర్వ్స్. సంసారంలో తిరుగుతుంటే నెర్వస్ ఫెటీగ్ వచ్చేస్తుంది, నెర్వస్ టైట్ అని అయిపోతాయి. అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఆ కొంత యాటిట్యూడ్, భక్తి ఉంటుంది, కొంత కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కనుక అక్కడ కూర్చుంటే బస్ యు హ్యావ్ సమ్ వెరీ నైస్ సూదింగ్ ఆఫ్ నెర్వ్స్ ఓవర్. యూ వాంట్ బికమ్ లెస్ సంసారీ అర్ అనేసి వచ్చింది. సమ్ ఇంట్రెస్టింగ్ ఎంటర్టైన్మెంట్ కింద స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మనం కండెమ్ చేస్తున్నానని మీరు అనుకోద్దు. ఐ నాట్ క్రిటిసైజింగ్ ఇన్ ఏ పర్టికులర్ గ్రూప్ ఆర్ ఇన్ ఏ పర్టికులర్ పర్సన్. అండ్ ఓవరాల్ యాటిట్యూడ్ ఆఫ్ దిస్ కైండ్ ఇట్ సర్వ్స్ ఎ పర్పస్ ఆల్సో, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ గ్లోరీ. బట్ ఇట్ కెన్ బి ఏ కైండ్ ఆఫ్ ఏ డిస్ట్రాక్షన్ ఫర్ ఎ హయ్యర్ పర్స్యూట్ పాసిబుల్. కాబట్టి ఈ ఆత్మతత్వం అన్నది అత్యంత దుర్విజ్ఞేయము. దాని పర్సూ చేసేవాడు చాలా విడ్డూరమే, బోధించేవాడు విడ్డూరమే, వినేవాడు విడ్డూరమే. ఎవ్రీథింగ్ ఈజ్ వండరస్ అబౌట్ ఇట్ అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. దీనికి అవతారిక దుర్విజ్ఞేయ అయం ప్రకృత ఆత్మా కింత్వామేవ ఏకముపాలభే సాధారణే భ్రాంతి నిమిత్తే. చూడండి అవతారికి ఎలా ఉందో, నేను పడ్డ ఫ్రస్ట్రేషన్ ఆయన పడ్డట్టుగా ఉందో అవతారిక. ఆయన ఇప్పుడు కా పరిదేవన అని ఉంది కదా, కా పరిదేవన అంటే అర్థం ఏమిటి, ఏమిటా అలాగే దుఃఖిస్తావు, వాట్ ఈస్ దాట్. దాన్ని ఉపాలంభము అని అంటారు. ఉపాలంభము అంటే తప్పు పట్టడం, నింద. నింద అంటే తిట్టేయడని కాదు, ఎవరో దుఃఖిస్తుంటే ఏం పెద్ద మనిషివా, యూఆర్ ఎ యంగ్ మ్యాన్ అండ్ బీయింగ్ ఎ యంగ్ అండ్ ఎనర్జెటిక్ పర్సన్ యు క్రై, వాట్ ఈస్ దిస్ అని అన్నావు అనుకోండి, వాట్ ఈస్ దాట్? యు ఆర్ నాట్ ఎ వ్యాలిడేటింగ్ ది పర్సన్, యు ఆర్ నాట్ ప్రూవింగ్ హిజ్ క్రయింగ్, యు ఆర్ కండెమింగ్ ఇన్ ఎ వే హిజ్ క్రయింగ్ కదండి. దాన్ని ఉపాలంభము అంటారు సంస్కృతంలో, మంచి పదం. శంకరుల యొక్క భాష ఎంత అందమైన భాష చూడండి, ఉపాలంభము. కాబట్టి ఇక్కడ తత్రకా పరిదేవన, ఏమిటా అర్జున, మా తాత ఉన్నాడు, మా ముత్తాత ఉన్నాడు, ఈయన చచ్చిపోతాడు, ఆయన చచ్చిపోతాడు, తాత ముత్తాత, వాట్ నాన్ సెన్స్ యూఆర్ టాకింగ్. నాన్ సెన్స్ అని అనలేదు కానీ వాట్ ఆర్ యూ టాకింగ్, ఆల్ ఇమాజినేషన్, ఆల్ డెల్యూషన్ అని అన్నాడు కదా తత్రకా పరిదేవన. అంటే నాయన నిన్నొక్కడే నేను నిందిస్తున్నానని, ఈ మొత్తం జగత్తులో ఈ మొత్తం మైదానంలో 200,000 మంది ఉంటే వీళ్ళందరూ బుద్ధిమంతులు, నువ్వు ఒక్కడవే ఈ పొరపాటు చేస్తున్నావని నేను అంటలేదయా, కేవలం నిన్ను మాత్రమే నిందిస్తున్నాను నువ్వు అనుకోద్దు. నిన్ను పర్టికులరైజ్ చేసి పర్సనల్గా నిన్ను నేను నిందించుటలేదు అని మళ్ళీ కొంచెం సర్దుబాటు చేస్తున్నట్టు అనమాట. సో సాధారణే భ్రాంతి నిమిత్తే భ్రాంతికి కారణమైన అజ్ఞానము ఏమిటి? భ్రాంతి పితాపుత్రాది భ్రాంతి. ఈ భ్రాంతికి కారణమైన అజ్ఞానము సాధారణే సతీ సతీసప్తమే సాధారణమై ఉండగా, ఈ సాధారణం అంటే తెలుగు సాధారణం కాదండి బాయ్, తెలుగు సాధారణం, తెలుగులో సాధారణం అంటే అర్థం ఏంటి? మామూలని కాదు కాదు, సాధారణము అంటే సర్వసమానము అని అర్థం. మీరు నోట్ చేసుకోండి, మామూలంటే ఒక రకంగా అదే అర్థం. ఇన్ ఏ వే ఇట్ ఈస్ దేర్, బట్ సంస్కృతంలో అలాగ లూజ్గా చెప్పడం కుదరదు. ఇట్ కెనాట్ బి లూజ్. మామూలు అంటే ఏదో లూజ్గా చెప్పినట్టుంది, అలా కాదు. యు పిన్ పాయింట్ ది మీనింగ్, యు నెయిల్ ఇట్ డౌన్. సర్వసమానము అంటే అదే అర్థం. సామాన్యం అంటే మీకు ఆ అర్థం రాలేదు.